8 సూక్ష్మము అంటే ఈ బయటి ప్రపంచంలో కనిపించే వస్తువులన్నింటికంటే ఆకాశం చాలా సూక్ష్మమైనది. సూక్ష్మమైనది అంటే ఏమిటి? ఈ ప్రకరణంలో ఏ పదార్థం ఎక్కువ ఇంద్రియాలతో గ్రహింపబడుతుందో అది స్థూలం, ఏ పదార్థం తక్కువ ఇంద్రియాల చేత గ్రహింపబడుతుందో అది సూక్ష్మం. ఉదాహరణకు భూమిని తీసుకో. భూమిని కంటితో చూసి గుర్తుపట్టవచ్చు, చేతితో తాకి గుర్తుపట్టవచ్చు, ముక్కుతో వాసన చూసి గుర్తుపట్టవచ్చు, నాలుక మీద వేసుకుని రుచి చూసి గుర్తుపట్టవచ్చు. రెండు భూఖండాలను అంటే రెండు రాళ్లను ఒకదానికాకటి కొడితే వచ్చే శబ్దం వల్ల కూడా గుర్తుపట్టవచ్చు. అంటే భూమిని నువ్వు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 ఇంద్రియాలతో కూడా గుర్తుపట్టగలవన్నమాట. అదే వాయువును తీసుకో, దాన్ని కంటితో గుర్తుపట్టలేవు, ముక్కుతో గుర్తుపట్టలేవు, నాలుకతో గుర్తుపట్టలేవు, గాలి కదలిక నీ చర్మానికి తగిలితే గుర్తుపట్టగలవు, లేదా గాలి హోరు నీ చెవులకు వినబడితే గుర్తుపట్టగలవు. అంటే గాలిని చర్మము చెవులు అనే 2 ఇంద్రియాలు మాత్రమే గుర్తుపట్టగలవు, భూమినేమో 5 ఇంద్రియాలు గుర్తుపట్టగలవు, వాయువునేమో 2 ఇంద్రియాలు మాత్రమే గుర్తుపట్టగలవు. అందువల్ల భూమి కన్నా వాయువు సూక్ష్మం అంటారు.